38 నాకు స్థూలదేహం లేనేలేదు. ఆ తరువాత నేను వీళ్లంతా నన్ను చూడాలి, నాతో వ్యవహరించాలి అనే సత్య సంకల్పం చేశాను. దాంతో నేనెక్కడికి వెళితే అక్కడ అందరికీ కనిపించాను, వాళ్లంతా నన్ను గుర్తించారు. కాని అక్కడో విచిత్రం జరిగింది. కొంతమందికి నేను వాళ్ల ఇళ్ల ముంగిళ్లలో భూమిలోంచి ముక్కలాగా ములుచుకుని వచ్చినట్లు కనిపించాను. అలాంటి వాళ్లు నన్ను పార్థివ వశిష్ఠుడన్నారు. మరికొంతమందికి సూర్యకిరణాల్లోంచి రాలిపడినట్లు అనిపించింది, వాళ్లు నన్ను తైజస వశిష్ఠుడన్నారు. మరికొంతమందికి నేను గాలిలో తేలిపోతూ దిగినట్లు కనిపించింది, వాళ్లు నన్ను వాయు వశిష్ఠుడన్నారు. మరికొంతమందికి నేను నీళ్లలోంచి పైకి తేలినట్లు కనిపించింది, వాళ్లు నన్ను జల వశిష్ఠుడన్నారు. ఇలా నాకు తలో చోటా తలో పేరు వచ్చింది. రకరకాల వ్యవహారాలు జరిగాయి. అయినా సరే నేను మాత్రం ఆ దేహాలలో ఏ ఒక్కటి నాదని అనుకోలేదు, అవే నేననుకోలేదు. నా చిదాత్మ స్ఫూర్తికి భంగం కలుగలేదు. అప్పుడే కాదు, ఇప్పటికీ నేనలాగే ఉన్నాను. నేను విశుద్ధమైన ఆకాశ స్వరూపుడిగా ఉంటూనే మీబోటివాళ్ల బుద్ధిని అనుసరించి భౌతిక దేహంతో కనిపిస్తున్నాను. నాకు ఈ సృష్టిలన్నీ ఏ విధంగా మనోమాత్రలో, అలాగే ఆ హిరణ్యగర్భుడికి జగత్తు అంతా బ్రహ్మాత్మకం. ఆయసర్ 72. ఇలాంటి వివేకం లభించాలంటే ఈ యోగవాసిష్ఠమంటి శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలు. మహారామాయణ ప్రాయ శాస్త్రావేక్షణ మాత్రత శ్లో 29-95. రామ, నేను చెప్పదలుచుకున్న పాషాణోపాఖ్యానం పూర్తయింది. దీనివల్ల నచ స్థితం కించనాపి క్వచనాపి కదాచన స్థితం బ్రహ్మఘనే బ్రహ్మ యథాస్థితమఖండితం. నీ .96 శ్లో 2. ఎప్పుడు ఎక్కడా ఏదీ లేనేలేదు. బ్రహ్మలో బ్రహ్మే అఖండితంగా ఉంది, ఉన్నదున్నట్టుగానే ఉంది అని నిరూపించాను. స్వప్నం చూసేవాడు చిద్రూపుడే. స్వప్నంలో చూడబడే కొండలు కోనలు చిద్రూపాలే. చితకంటే భిన్నంగా అక్కడ ఏదీ లేదు. ఏమీ లేకుండానే ఏదో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అంతే. సృష్టి నుంచి మహాప్రళయం దాకా మొత్తం అంతా అఖండ బ్రహ్మే ఉంది. చితిరే కాస్తి నో సరో హేమాస్తి న తదూర్మిక స్వప్నాచలే చిదేవాస్తి నతు కాచన శైలత. నీ .96 శ్లో 8. శుద్ధ చైతన్యం ఒకటే ఉంది, సృష్టి అనేది లేనేలేదు. బంగారమే ఉంది, బంగారపు ఉంగరమనేది లేనేలేదు. కలలోని కొండలో చైతన్యమే ఉంది, వేరే కొండతనం అంటూ ఏమీ లేదు. ఈ విషయం చెప్పడానికే నేని పాషాణోపాఖ్యానాన్ని ప్రారంభించాను. దానినే నిరూపించాను, దానినే మరికొంత వినిపిస్తాను. విను గమనిక. ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో మొదట్లో సాధనా మార్గాలు, సాధనా సోపానాలు వంటివి విరించిన తరువాత భూమ్యాది చతుర్భూతాలు మాత్రమే కాక ఆకాశ కాలాదులు కూడా చైతన్య స్వరూపాలే అనే విషయం మీద వశిష్ఠ మహర్షి తన బోధను కేంద్రీకరించి ఆ విషయాన్ని నిరూపించేందుకోసం పాషాణోపాఖ్యనమనే కథను రకరకాల సృష్టి ప్రళయ వర్ణన పురస్సరంగా విస్తరించి చెప్పాడు. కథ పూర్తయినాక కథా సారాంశాన్ని మరోసారి నెమరు వేయడం ఆయన అలవాటు. దాని ప్రకారమే ఈ 96వ సర్గలో జగత్తు అనేది లేనేలేదు అనే మాటను రకరకాల తర్కాలతో పునరుక్తిగా నిరూపించాడు. పదార్థం లేకుండానే పదార్థం కనిపిస్తోంది అనే మాటను రకరకాలుగా చెబుతాడు గాని మూలలో యవివర్తం అనే పదాన్ని సామాన్యంగా వాడడు. భావం అదే అయితే వివర్తపదం నిర్వాణ ప్రకరణ పూర్వభాగంలో 113 సర్గలో 205 శ్లోకంలో సూటిగా వచ్చింది. ఏమీ లేకుండానే ఏదో ఒకటి ఉన్నట్టు ఎందుకు కనిపిస్తోంది అనే ప్రశ్నకు సమాధానంగా అవిద్యను ఆయన మళ్లీ వివరించబోతున్నాడు. దానికోసం విపశ్చి దుపాఖ్యానమనే కథను సుమారు 55 సర్గలకు పైగా సాగదీసి చెప్పబోతున్నాడు. ఆ కథ 108వ సర్గలో ప్రారంభం కాబోతోంది. 96 నుంచి 107 దాకా గల 12 సర్గలను ఆయన రాబోయే ఆ కథ కోసం పీఠికగా వాడుకోబోతున్నాడు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ 12 సర్గలను మనం సంగ్రహంగా పరిశీలిద్దాం. అందులో 96వ సర్గలో గల 42 శ్లోకాలలోనూ ప్రధానంగా పూర్వకథా సారాంశాన్నే తిప్పితిప్పి చెప్పాడు. ఆయసర్ 73. ఈ ప్రపంచంలో ఉన్నదంతా చైతన్యమే గనుక ఎవ్వరూ పుట్టటం లేదు, చావడం లేదన్నాడు. ప్రతివాడికి నేను చైతన్యాన్నే అనే స్ఫురణ స్వయంగానే కలుగుతోందన్నాడు. కనుక ఒకడు చచ్చిపోయాడని ఒప్పుకుంటే చైతన్యమే చచ్చిపోయిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. అది నిజంగా చచ్చిపోతే ప్రపంచంలో ఏ ఒక్క జీవీ బ్రతికి ఉండడానికి వీలులేదు. ఇది లోక విరుద్ధం, కనుక ఎవడూ మరణించడం లేదు అని ఒక విచిత్రమైన తర్కాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఎవడూ మరణించడం లేదు గనుక ఎవడు పుట్టడం లేదన్నాడు. చివరికి ఒక వింత మాట చెప్పాడు. న తదస్తి నయత్సత్యం న తదస్తి నయన్మృషా యద్యథా యేన నిణీతం తత్తథా తం ప్రతిస్థితం నీ డొట్ ఉడ్స 96 శ్లో 41. సత్యం కానిదంటూ ఏదీ లేదు, అసత్యం కానిదంటూ కూడా ఏదీ లేదు. ఎవడు దేనిని ఎలా నిర్ణయించుకుంటే వాడికి అది అలా ఉంటుంది. దీనిని అవిద్యతో సమన్వయించడం కోసం పై సర్గలలో ఆయన కొంత వివరణ ఇచ్చాడు. దానిని ఆయన మాటలలోనే విందాం. 96.